ఓం శ్రౌతగర్భం పణ్యం పణ్యామిత్ర పణ్యం పణ్యాయుధార Bye. మహాదా మన జాతి మనైరా Oh, yeah. ఊలియ మాసోపాయం మాధో ప్రియా భక్త పదాయే అశ్వ్రా ఆ ఆశీర్వాదం దేవో ఆయ్ ఆయ్ ఓ Yeah.